సూర్యకాంతి పుస్తకం 16వ భాగం. క్రీస్తు శకం 1905లో విలియం డ్రపెర్ హార్కిన్స్ అనే అమెరికా రసాయన శాస్త్రవేత్త ఒక గొప్ప విషయాన్ని గుర్తించాడు. అది 4 హైడ్రోజన్ కేంద్రకాలు ఒక దగ్గరకు చేర్చి గట్టిగా అదిపితే ఒక హీలియం కేంద్రకం ఏర్పడుతుంది అన్న విషయం. అంటే హీలియం ఏర్పడటానికి హైడ్రోజన్ కేంద్రకాలు కలియాలి. చిన్న కేంద్రాలు కలిసి పెద్దదిగా ఏర్పడే చర్యను కేంద్రక సంయోగం అంటారు. హైడ్రోజన్ వలన జరిగితే అది హైడ్రోజన్ సంయోగం అవుతుంది. కొన్ని సంవత్సరాలలోనే శాస్త్రజ్ఞులకి కేంద్రక చర్యల గురించి బాగా అర్థమయ్యింది. శాస్త్రజ్ఞులకు తెలిసిన అన్ని రకాల కేంద్రక చర్యల కన్నా హైడ్రోజన్ సంయోగ చర్య చాలా ఎక్కువ శక్తిని ఇస్తుంది అని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇంకా ఏమిటంటే, సూర్యుడిలో అధిక భాగం హైడ్రోజనే అని తెలిసింది. సూర్యుడిని ప్రకాశింపజేసేది కేంద్రక చర్యే అయితే అందులో ఖచ్చితంగా హైడ్రోజన్ ఉండాలి. సూర్యుడిలో ఎక్కువ హీలియం ఉండటానికి కూడా హైడ్రోజనే కారణం కావచ్చు. ఆది నుండి సూర్యుడిలో హైడ్రోజన్ సంయోగం జరగడం ద్వారా ఈ హీలియం ఏర్పడి ఉండవచ్చు. సూర్యుడు ఇప్పుడు ప్రకాశిస్తున్నట్లే మరెన్నో బిలియన్ల సంవత్సరాలు ప్రకాశించేటట్లు చేయడానికి కావలసినంత హైడ్రోజన్ సూర్యంలో ఉంది అని శాస్త్రజ్ఞుల లెక్కలు నిరూపిస్తున్నాయి. కానీ ఇది కూడా పూర్తి వివరణ కాదు. ఇందులో ఇంకా చిన్న లోపం ఉంది. చిన్న హైడ్రోజన్ కేంద్రకాలను కలపాలంటే వాటిని ఒక దగ్గరకు చేర్చడానికి చాలా బలంగా అదమాలి. వీటికి కావలసిన బలాన్ని వేడి చేయడం ద్వారా అందించవచ్చునేమో. ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది కేంద్రకాలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. దీనివలన అవి ఒకదానికొకటి చాలా బలంగా ఢీకొంటాయి. కానీ దీనికి సూర్యుని ఉపరితలం వద్ద ఉన్న 1000 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోదు. కొన్ని మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. కనుక హైడ్రోజన్ సంయోగం కూడా పూర్తి సమాధానం కాదు. ఇదిలా ఉండగా ఎడింగ్టన్ అనే ఇంగ్లీష్ ఖగోళ శాస్త్రజ్ఞుడు సూర్యుని అంతరంగ నిర్మాణం గురించి లోతుగా ఆలోచించాడు. సూర్యుడు వాయువుతో ఏర్పడిన ఒక పెద్ద బంతి. సూర్యుడిలో 90% నిర్మాణం హైడ్రోజన్, హీలియం వాయువులు ఉన్నాయి. సూర్యుడి బయట పొరలు లోపల ఉన్న వాయువుని బలంగా నొక్కి దాదాపుగా ఘనపదార్థంలాగా చేయగలిగే అవకాశం ఉంది. కానీ ఇలా జరిగితే సూర్యుడు చిన్న బంతిలాగా కుదించబడాలి. అప్పుడు సూర్యుడు మనకు తెలిసిన బృహద్గోళం కాలేడు. కానీ సూర్యుడు అంత పెద్దదిగా ఎలా ఉండగలుగుతున్నాడు? సూర్యుడు తన గురుత్వాకర్షణ వల్లనే కుదించబడి చిన్న బంతిలాగా ఎందుకు మారడం లేదు? సూర్యుడు కుదించబడకుండా ఉండటానికి దాని అధిక ఉష్ణోగ్రతే దోహదపడుతుందని ఎడింగ్టన్ ఊహించాడు. అధిక ఉష్ణోగ్రత వలన సూర్యుని లోపల వాయువు వ్యాకోచిస్తుంది. ఉష్ణోగ్రత కనుక చాలా ఎక్కువగా ఉంటే సూర్యుడి తన మహత్తర గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా లోపల ఉన్న వాయువు వ్యాకోచిస్తుంది. కానీ ఆ వాయువుకి అంత ఉష్ణోగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఎడింగ్టన్ క్రీస్తు శకము 1920వ సంవత్సరం మొదలైనప్పుడే దీనికి సరిపోయిన లెక్క కట్టగలిగాడు. సూర్యుని లోపల మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వేడి ఉంటుందని ఎడింగ్టన్ నిర్ణయించాడు. సూర్యుని ఉపరితలం నుంచి లోపలికి పోతున్న కొలది వేడి పెరుగుతూ ఉంటుంది. సూర్యుని కేంద్రకం వద్ద అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది సుమారు 2,50,000,000 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద ఉంటుంది.